పాడవే నిదురే చెదిరే వాటమై జంటగా వలపే కుదిరే. చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసి వనితల తలపులే కవితల మెరుపులు ఇంతగా కోరితే చెంత చేరనా వారెవా పాడవే ఇదురే చెదిరే వాటమై జంటగా వలపే కుదిరే. తాగలేను తపనలు తాగలేను మదని కదా వేళ జతనీవేగా రాగాలదిరి అవి చిచ్చు పెట్టి శ్రీ మల్మదలీలే ముదిరి పెదవుల గుసగుసే ప్రేమకు పదనిసా తనువుల కలయికే మనువుకు కళయిక అందమో చందమో అంతు చూడనా అది ఉలుకో చెలి పలుకో తొలి వలపు చెలికెని వారెవా మానవా ఎదలే అదిరి జోరుగా జోడుగా కథలే ముదిరి. ఆగలేను తపనలు తాగలేను మదని కరావేళ జతనీవేగా రావేలా జతనీవేగా. వారెవా మానవా ఎదలే అదిరి వాటమై జంటగా వలపే కుదిరే.